జరి జరి జరి జరి పవన్ సన్ సననన సన్ సననన జరి జరి జరి జరి పవన్ మేరే జైసా ఢూండ్ కేలా మేరా సజన్ సన్ సననన సన్ సననన జరి జరి జరి జరి పవన్ ఎసా కహీ शायद मैं कर लूं मिलन ऐसा हो तो शायद मैं कर लूं मिलन जा जा जारी पवन सन सननन सन सननन जा जारी जारी जारी जारी पवन Jari, jari, jari, jari, pavan.